దానిని కోయగా ఒక బాలుడు ఒక బాలిక వెలువడిరి. జాలరివాడు బాలబాలికల నిరువురిని రాజునకు చూపగా రాజు బాలకుని తీసుకొని బాలికను జాలరికిచ్చి వైచెను. ఆ బాలుడు పెద్దవాడై మత్స్య దేశమునకు ప్రభువయ్యెను. బాలిక జాలరి ఇంట కాళి మత్స్యోదరియను పేరుతో వన్నెకెక్కినది. ఆమె శరీరము చేపల వాసన కలిగియుండుటచే ఆమెకు మత్స్య గంధయను పేరు వచ్చెను. ఇద్దరు పిల్లలను కనుట వరకే చేపరూపము కనుక అద్రిక మరల దేవకాంతయ్యి వెడలిపోయెను. మత్స్య గంధయ్యను కన్య దాసరాజు నింటనే పెరిగి పెద్దదాయెను. తండ్రి ఇంటనే యుండి పనులెల్ల చక్కపెట్టుచుండెను. వ్యాసమహర్షి జన్మ వృత్తాంతము. పూర్వమొకప్పుడు మహాతేజస్వీయగు పరాశర మహర్షి తీర్థయాత్రలు సేవించుచూ యమునాతీరమునకు వచ్చెను. అచటనొక కిరాతుడు భోజనము చేయుచుండెను. ముని వానితో నన్ని పడవలో నది యావలిగట్టునకు చేర్చుమనెను. అతడు తన కూతురగు మత్స్యగంధను తెప్పపైన మునిని ఒడ్డునకు చేర్చుమనెను. ఆమెనతనిని తన పడవలో నెక్కించుకొని ఆవలి వడ్డునకు వెళ్లసాగెను. దైవయోగమున పరాశరుడా యువతిని చూచి కామాతురుడై చేతితోనామె చెయ్యి పట్టుకొనెను. అప్పుడు సిగ్గుతో ఆ యువతి నీ తపస్సునకు పవిత్రతకు కులశీలములకును చేపల కంపుగల నేను తగను. నాపై నీ కిట్టి కామమేళ కలిగినని ప్రశ్నించెను. మరియునతని కామాతురతను చూచి నిన్నా ఒడ్డునకు చేర్చువరకు నిగ్రహముతో నుండుమని మునితో ననెను. ఆమె వణుకుచూ నా శరీర దుర్గంధము వెట్లు సహించదవు అని పలుకిన వెంటనే మునియను గ్రహమున యోజన గంధ సుందరియు నయ్యను. ముని ఆమె చేతిని పట్టుకొనగా మునివల్లభా లోకమంతయు చూచున్నది నా తండ్రియు చూడగలడు కనుక చీకటి పడునంత వరకాగుమని పలుకగా ముని వెంటనే యాప్రదేశమంతయు మంచుతో నిండిన దానిగా నొనర్చెను. అప్పుడామె నేను కన్యను గర్భవతినైనచో తండ్రికేమని చెప్పుదును, నా గతి ఏమి కావలెను అని ప్రశ్నింపగా మునివర్యుడు నీ కన్యాత్వమునకు భంగముండదనియు లోకముగాని తల్లిదండ్రులుగాని ఈ విషయము నెరుగకుందరనియు పలికెను. ఆ పెమ్మట నా యువతి నీ వంటి పుత్రుడు నాకు కలుగునట్లు వరమిమ్మనగా అట్లే వరమిచ్చెను. మహర్షి అంతటనామె ననుభవించి అతిశీఘ్రముగా వెడలిపోయెను. సత్యవతి సద్యోగర్భమున నచటనే పుత్రుని కనెను. ఆ పుట్టిన కుమారుడు వెంటనే పెద్దవాడై నేను తపస్సు చేయుటకు వెళ్ళిదను, నీవు కోరినప్పుడు వచ్చి కనిపించదనని పలికి వెడలిపోయెను. అతడే వ్యాసుడు. దీవివై పుట్టినందున ద్వైపాయనుడను పేరు వచ్చినది. సత్యవతియు తండ్రి వద్దకు వెళ్ళెను. నిశ్వంస వలన పుట్టిన వ్యాసుడు మహర్షియై వేదముల విభజించి మహాభారతమును పురాణ సంహితలను విస్తరించెను. తన ముఖ్య శిష్యులైన సుమంతుడు, పైలుడు, వైసంపాయనుడు, అసితుడు, దేవలుడు మొదలగు వారిచే తన గ్రంథములను చదివించెను. సూతుడిట్లు మిక్కనియు చెప్పితినని ఋషులతో పలికెను. ఋషులు సంతసించిరి. అంతట ఋషులు సత్యవతి సంతనున కెట్లు భార్యయ్యెను. సంతనుని మొదటి భార్య ఎవరు? వసువు భీష్ముడుగా సంతను పుత్రుడయ్యెను. భీష్ముడు పెద్దవాడుండగా విచిత్ర వీర్యుడు రాజెట్లయ్యెను? విచిత్ర వీర్యుని మరణానంతరము సత్యవతి కోడళ్లకు పుత్రుల నెట్లు కలుగజేసెను. భీష్ముడైన పెండ్లి చేసుకొనలేదు. ఈ విషయములన్నీయు వ్యాస శిష్యుడవైన నీవు వివరించి మా సందేహముల నివారింపవలసినదిగా కోరుచున్నామనగా సూతుడు ఇట్లు మునుల ప్రశ్నలకు సమాధానములిచ్చెను. పూర్వమిక్ష్వాకు వంశమున మహాభీష్ముడను చక్రవర్తియుండెను. అతడు సత్యవంతుడు, ధర్మశీలి. అతడు 1000 అశ్వమేధ యాగములు చేసి స్వర్గమలంకరించెను. ఒకనాడతడు బ్రహ్మ సభకు వెళ్ళెను. దేవతలెల్లరూ వచ్చిరి. గంగాదేవి కూడా బ్రహ్మ కొలువునకు వచ్చెను. అప్పుడు పెనుగాలి వీచగా ఆమె ఉత్తరీయము పైకి లేచెను. దేవతలెల్లరూ తలలు వంచుకొనిరి. మహాభీష్ముడు మాత్రము ఆమెను తేరపారా చూచెను. గంగ తన యందు ప్రేమగలవాడాతడని గ్రహించెను. బ్రహ్మ ఇది చూచి, నీవు మనుష్యలోకమున రాజుగా పుట్టుమని మహాభీషుని శపించెను. గంగను కూడా భూమిపై పుట్టుమని శపించెను. వారిరువురును బ్రహ్మను వదలి బయలుదేరిరి. పురువంశరాజగు ప్రతిపునకు మహాభీషుడు పుత్రుడు కాదలచెను. అదే సమయమున అష్టవసువులు తమ భార్యలతో వశిష్ఠుని ఆశ్రమములో విహారని నోదములలో ఓలలాడుచుండిరి. ఆ వసువులలో ద్యో అనువాని భార్య వశిష్ఠుని ఆశ్రమమందలి ఆవును తన చెలికత్తె కొరకు తెమ్మని భర్త నడిగెను. అంతట ద్యో మరికొందరు వసువులను వెంటబెట్టుకొని ముని అయిన వశిష్ఠుని లెక్కచేయక అతని నందిని ధేనువును అపహరించెను. ఫలములు మొదలగువాని కొరకు మరి ఒక చోటకు వెళ్లిన వశిష్ఠ మహర్షి తన ఆశ్రమమునకు వచ్చి ఆవు కనబడక అంతటను వెదకెను. ఆవెక్కడను కనబడలేదు. ధ్యానములో వసువులు గోవు నపహరించిరని తెలిసికొని వారిని మానవులుగా పుట్టుడని శపించెను. వారు వేడుకొనగా వశిష్ఠుడు ఒక్కొక్క సంవత్సరము వ్యవధానముతో ఒకరి తరువాత నొకరుగా జన్మించి వెంటనే మరణింతురు. నాయావు నపహరించినవాడు మాత్రము చాలకాలము భూలోకములో చాలకాలము నివసించునని శాప విమోచనము చెప్పెను. వసువులిట్లు శపింపబడి వెళ్ళుచుండగా దారిలో గంగాదేవి వారికి కనిపించెను. గంగ కూడా శాపమునకు గురి అయి దుఃఖించుచుండెను. వసువులామెకు నమస్కరించి, నీవు స్త్రీరూపము ధరించి మాకు తల్లివి కమ్మని పలికి నీవు సంతను మహారాజునకు భార్యవగుము. పుట్టుగానే మమ్ము గంగలో పడవేయుము. అట్లు చేసిన మాకు శాప విముక్తి యగునని చెప్పగా ఆమె అంగీకరించెను. వసువులు స్వస్థానములకు వెడలిపోయిరి. మహాభీష్ముడు ప్రతీపునకు కుమారునిగా జన్మించెను. అతడే సంతనుడు. అతడు ధర్మాత్ముడు, సత్యసంధుడు. ఆ రాజు ప్రతీపుడు సూర్యుని స్తుతించుచుండగా గంగాజలము నుండి అందగత్తెయగు యువతి బయటకు వచ్చెను. మరియు రాజు కుడితొడపై కూర్చుండెను. రాజునాయను మతిలేకయే, నీవు తొడపై కూర్చోంటి వేలయని ఎడుగగా నిన్ను నేను ప్రేమించి వచ్చితిననగా కూడి తొడపై కొడుకులు కోడండ్రు కూర్చొనవలెను. కనుక నాకు కుమారుడు జన్మించిన పిదప నాతని వరింపుమని చెప్పగా నామె వెడలిపోయెను. రాజు ఆమెనే తలచుచూ తన భవనమునకు వెళ్ళెను. కొంతకాలమునకు ప్రతీప మహారాజు పుత్ర సంతానము కలవాడయ్యెను. అతడు పెద్దవాడై వేటకు వెళ్ళగోరుచుండగా వెనుకటి గంగా వృత్తాంతమును చెప్పి నీకామె కనబడినచో నేమియు ప్రశ్నింపక ఆమెను ధర్మపత్నిని చేసికొనుము. నీవామెనే ధర్మపత్నిగా స్వీకరించి సుఖముగా నుండుము అని చెప్పెను. పిమ్మట ప్రతీపుడు తపస్సు చేసి స్వర్గస్థుడు కాగా సంతను మహారాజు ధర్మముతో ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించుచుండెను.